దేవా, లహనొప్పను దేగ దేవా, నీ సాకరె చారవా, నీ సాకరె చారవా. ఐరావతి రత్న థోర ఐరావతి రత్న థోర క్యాసి అంకుశా చామార క్యాసి అంకుశా చామార ఐరావతి రత్న థోర ఐరావతి రత్న థోర క్యాసి అంకుశా చామార క్యాసి అంకుశా చామార జయా అంగి మోఠే పణ జయా అంగి మోఠే పణ దయా యాతన కఠిన దయా అంగి మోఠే పణ దయా యాతన కఠిన తుకా మణె బరువె జాన తుకా మణె బరువె జాన వావెలా నహు నలాన వావెలా నహు నలాన లహన పణ దేగా దేవా ఆహనుపణ దేగా దేవా నుంగి సాకరే తారవా నుంగి సాకరే చారవా మహాపురే ధాడే గాతి మహాపురే ధాడే గాతి మహాపురే మహాపురే ధాడే గాతి తేథె లవాడే వాచతి తేథె లవాడే వాచతి మహాపురే ధాడే గాతి మహాపురే ధాడే గాతి తేథె లవాడే వాచతి జయా అంగి మోఠే.